ఉష్ణము ఉష్ణోగ్రత 18వ భాగం. సాధారణ పరిస్థితిలో వాయువులోని అణువుల మధ్య ఆకర్షణ బలహీనంగానే ఉన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆకర్షణ ఫలితంగా వాయువు లక్షణాలలో సమూలమైన మార్పులు రావచ్చు. అణువుల మధ్య దూరం తగ్గుతున్న కొలది ఆకర్షణ పెరుగుతుంది. వాయుపీడనం పెంచుతుంటే ఆయతనం తగ్గుతూ ఉంటుంది. అందువలన వాయువులోని అణువుల మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది, అంటే ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఈ పరిణామం కొనసాగుతుంటే ఒక దశలో అణువుల మధ్య ఆకర్షణ శక్తి అణువుల మధ్య గతిశక్తిని అధిగమిస్తుంది. దానితో అణువులు ఒకదానినొకటి అతుక్కోవడం మొదలు పెడతాయి. అప్పుడు వాయువు ద్రవంగా మారిపోతుంది. సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, క్లోరిన్, కార్బన్ డయాక్సైడ్ మొదలైన వాయువులు అలాగే అధిక పీడనం వద్ద గది ఉష్ణోగ్రత వద్దనే ద్రవీభవిస్తాయి. అణువుల మధ్య ఆకర్షణే గనక లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవీభవనం జరగదు. అప్పుడు ఇక సృష్టిలో ద్రవం అనేదే ఉండదు. అణువుల మధ్య ఆకర్షణ బలం మరీ బలహీనంగా ఉంటే అధిక పీడనం వద్ద అణువుల మధ్య దూరాన్ని బాగా తగ్గించినా కూడా అణువులు ఒకదానినొకటి అతుక్కోకపోవచ్చు. వాటి మధ్య ఆకర్షణ బలం వాటి గతిశక్తిని అధిగమించలేకపోవచ్చు. ఆ కారణం చేతనే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం, నియాన్, కార్బన్ మోనాక్సైడ్ మొదలైన వాయువులు గది ఉష్ణోగ్రత వద్ద పీడనాన్ని ఎంతగా పెంచినా ద్రవీభవించవు. 19వ శతాబ్దంలో ఇలాంటి వాయువులని శాశ్వత వాయువులు అనేవారు. వాయువులు సులభంగా ద్రవీభవించాలంటే మరొకటి కూడా చేయవచ్చు. అణువుల మధ్య ఆకర్షణ బలాన్ని ఒక పక్క పెంచి మరోపక్క అణువుల గతిశక్తిని తగ్గించవచ్చు. పీడనం పెంచితే అణువుల మధ్య దూరం తగ్గి ఆకర్షణ బలం పెరుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గిస్తే అణువుల గతిశక్తి తగ్గుతుంది. అప్పుడు ఆకర్షణ శక్తి గతిశక్తిని అధిగమించి అణువులు దగ్గర పడి వాయువు ద్రవం అవుతుంది. ఆ విధంగా వాయువు ద్రవం అయ్యే ఉష్ణోగ్రతనే కీలక ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత ఈ కీలక ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ అయితే పదార్థం వాయు రూపంలోనే ఉంటుంది. ఇలాంటి కీలక ఉష్ణోగ్రత అనేది ఒకటి ఉంటుందని మొట్టమొదట కనుక్కున్నవాడు థామస్ ఆండ్రూస్. అతడు ఆవిష్కరణని 1869లో చేశాడు. ఆక్సిజన్ యొక్క కీలక ఉష్ణోగ్రత 154°K. ఉష్ణోగ్రత అంతకన్నా తగ్గితే కానీ ఆక్సిజన్ ద్రవం కాదు. అంతకన్నా బలహీనమైన అణ్వంతర బలాలు గల హైడ్రోజన్ వాయువు కీలక ఉష్ణోగ్రత 33°K. ఈ రెండింటినీ మించిపోయింది హీలియం వాయువు. అది ఆదర్శ వాయు లక్షణాలని సమీపిస్తుంది. దీని కీలక ఉష్ణోగ్రత 5°K. వీటికి భిన్నంగా కొన్ని పదార్థాలలో అణ్వంతర బలాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే అవి గది ఉష్ణోగ్రత వద్ద, వాతావరణ పీడనం వద్ద కూడా ద్రవరూపంలో ఉంటాయి. అయితే అలాంటి పదార్థాలలో అణ్వంతర బలాలు కేవలం వాండర్వాల్స్ బలాలు కావు. సాధారణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే పదార్థాలకి ఒక చక్కని ఉదాహరణ నీరు. ఉష్ణోగ్రత 100°C పెరిగినప్పుడు అణువుల గతిశక్తి అణ్వంతర శక్తులని అధిగమిస్తుంది. అప్పుడు ద్రవరూపంలో ఉన్న నీరు ఆవిరి అవుతుంది. 100°C మించిన ఉష్ణోగ్రతల వద్ద కూడా పీడనాన్ని ఇంకా పెంచి నీరు ఆవిరి కాకుండా చేయవచ్చు. పీడనం పెరుగుతుంటే నీరు మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ గుణాన్నే ప్రెషర్ కుక్కర్లో వాడుకోవటం జరుగుతుంది. నీటి యొక్క కీలక ఉష్ణోగ్రత 647°K. ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగితే పీడనం ఎంత ఉన్నా నీరు ద్రవరూపంలో ఉండలేదు. అసలు ద్రవాలలో కూడా అణ్వంతర బలాలు అణువులని ఒకదానితో ఒకటి కట్టి పడేసేటంత అధికంగా ఉండవు.